8వ అధ్యాయము తే బ్రహ్మ తద్విదుహ కృత్స్నం అమ్మొదలగు పదముల ద్వారా పూర్వ అధ్యాయమునందు భగవానుడు అర్జునుని కొరకు ప్రశ్నాబీజములను ఉపదేశించియున్నాడు. అందువలన ఆ ప్రశ్నలను భగవంతుని ముందుంచుతూ అర్జునుడు ఇట్లు ప్రశ్నించుచున్నాడు. 8.1 కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తమధి దైవం కిముచ్యతే. 8.2 అధ్యేజ్ఞః కథం కో ఉత్ర దేహే 2 సత్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో 2 సి నియతాత్మభ్యః ఓ పురుషోత్తమ. బ్రహ్మమనగా ఎట్లుండును? అధ్యాత్మమనగా ఏమి? అధిభూతమని దేనినందురు? అధిదేవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమునందు అధ్యయజ్ఞమేది? అది ఇట్లుండును. అదేనుగాక సమ్యత చిత్తులైన యోగుల ద్వారా వారి మరణకాలమందు వారికి మీరు ఎట్లు తెలియబడుదురు? అనగా ఈ ప్రశ్నలన్నింటినీ ముందుగా క్రమబద్ధము చేసి నిర్ణయించి వ్యాఖ్యానించదలంచి భగవానులు ఇట్లు చెప్పినారు. 8.3 అక్షరం బ్రహ్మ పరమం స్వభావో 2 ధయాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః. విసర్గః కర్మ సంజ్ఞతః అనగా పరమము అక్షర బ్రహ్మము అయి ఉన్నది అనగా ఓ గార్లీ, ఆ అక్షరమైన బ్రహ్మ యొక్క శాసనమందే అనగా అధీనమునందే ఈ సూర్యుడు ఈ చంద్రుడు స్థిరముగా ఉండియున్నారు. అక్షరం నక్షరతి ఇతి పరమాత్మా తస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి చు బ్రూ ఊ 9 August 2003 ఇతి శృతేహ మొదలగు శృతుల ద్వారా ఏ వస్తువు తత్వము వర్ణించబడినదో మరియు ఏది అక్షరమో అనగా నాశము లేనిదైయున్నదో అదియే ఆ పరమాత్మయే బ్రహ్మము అయి ఉన్నది. పరమాత్మను విశేషణ శబ్దము ద్వారా చెప్పబడిన కారణముగా ఇచ్చట అక్షరము అను శబ్దము ద్వారా ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మాను ఈ వాక్యమునందు వర్ణించబడిన ఓంకారము గ్రహించబడలేదు. అట్లేలైనా పరమ అను విశేషణ శబ్దము నిరతిశయమైన అక్షర బ్రహ్మయందే మిక్కిలి ఉపయుక్తముగా ఉండియున్నది. 179 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఆ పరబ్రహ్మమే ప్రతి ప్రాణి యొక్క శరీరమునందు అంతరాత్మ రూపముతో భావముతో నిండియున్నది. దానినే స్వభావము అని అందురు. ఆ స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుచున్నది. ఇచ్చటవక్త యొక్క అభిప్రాయమేమనగా ఆత్మ అంటే శరీరమును ఆశ్రయించి అంతరాత్మభావముతో ఆ దేహమునందుండునది. మరియు పరిణామక్రమములో పరమార్థమైన బ్రహ్మమే ఆ బ్రహ్మతత్వమే స్వభావమనబడుచున్నది. ఆ స్వభావమునే అధ్యాత్మమందురు అనగా ఆ బ్రహ్మతత్వ స్వభావమే అధ్యాత్మము అను నామముతో పిలువబడుచున్నది. భూతభావ ఉద్భవకర అనగా భూతముల యొక్క సత్తా అనగా ఉనికి అనగా శక్తి భూతభావం అనబడుచున్నది. దాని యొక్క ఉత్పత్తి భూతిభావోద్భవము అయి ఉన్నది. అలా భూతభావములను కల్పించువాడు భూతభావోద్భవకరుడు అనగా భూత పదార్థములను కల్పించువాడు. ఇలా విసర్గ అనగా దేవతల ఉద్దేశ్యానుసారముగా చరువు పురోడాస్ మొదలగు హవనము చేయుటకు తగియున్న ద్రవ్యములను త్యజించవలసి యున్నది. ఆ త్యాగరూప యజ్ఞము కర్మ అను పేరుతో పిలువబడుచున్నది. ఈ బీజరూప యజ్ఞము వలననే వృష్టి వర్షము మొదలగు క్రమముతో స్థావర జంగమము మొదలగు సమస్త భూత సముదాయ రూపములైన ప్రాణులు కల్పించబడుచున్నవి. 8.4 అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదేవతం అధియజ్ఞో 2 మెనస్ హమేవతర దేహే దేహభృతాంవర అనగా సర్వ ప్రాణులను ఆశ్రయించియుండునది అధభూతమనబడును. అధిభూతమనగా ఏమి? అన్నచోక్షరము అనగా నశించు స్వభావము గల పదార్థము అనగా జన్మించు అనగా రూపము దాల్చు స్వభావము గల పదార్థములన్నీయు అధిభూతములే. పురుషుడు అనగా యవనిచే ఈ ప్రపంచమంతయు నిండియున్నదో లేక ఏ పదార్థము శరీర దేహ రూపపురమునందు నిండియున్నదో అట్లు నిండియుండుటచే అది పురుషుడు అని చెప్పబడుచున్నది. అది సర్వప్రాణుల యొక్క ఇంద్రియాది కారణములకు కారణమై సూర్యలోకమునందుండు హిరణ్య గర్భుడు అధిదేవతము అనబడుచున్నది. యజ్ఞమే విష్ణువు అనుసృతిననుసరించి సర్వవిధ యజ్ఞములకు మూలము విష్ణువు అనబడు దేవతయే. అదియే అనగా ఆ దేవతయే అధియజ్ఞము అనబడును. మానవుని దేహమునందు ఏ యజ్ఞము అనగా దేహమునకు కారణరూపమైన పదార్థము కలదో దానికి అధిష్టాత అనగా కారణరూపమైన అనగా విష్ణురూపమైన అధియజ్ఞమును అనగా మూల పదార్థమును నేనే. యజ్ఞము దేహము ద్వారానే సిద్ధించును. అందుచే యజ్ఞమునకు దేహాదులతో నిత్య సంబంధము కలిగియుండును. అందుచేతనే యజ్ఞమనబడినది దేహాదులయందే నిండియుందును అని చెప్పబడుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 1811.5. అంతకాలే చమామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశేహ. అనగా మరియు ఏ పురుషుడు అంత్యకాలమునందు అనగా మరణకాలమునందు అనగా స్థూల దేహమును త్యజించి వెళ్ళు సమయమందు పరమేశ్వరుడను అనగా విష్ణుతత్వముతో కూడియున్న నన్ను స్మరించుచూ దేహత్యాగము చేయును, అతడు నా భావమునే అనగా విష్ణువనబడు పరమతత్వ రూపమునే పొందును. ఈ విషయమునందు అనగా విష్ణుతత్వము ప్రాప్తించునా లేదా అను విషయమునందు ఎటువంటి సంశయమును లేదు. కేవలము నా విషయమునందే ఇట్టి నియమము లేదు. కాని 8.6 యం వాపి స్మరంభావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. తం అనగా జీవునకు దేహముతో ప్రాణములతో వియోగము కలుగుచున్నప్పుడు జీవుడు అనగా సూక్ష్మశరీరధారి తన అంతరింద్రియములైన మనోబుద్ధులయందు ఏ ఏ భావములు అనగా ఏదో తనకు తోచిన లేక నచ్చిన దేవతను గురించి తలంచుచూ దేహత్యాగము చేయునో ఆ భావముతో భావితుడై ఆ దేవతనే స్మరించుచూ ఆ దేవతనే పొందును, ఇతరులను పొందజాలడు. ఉపాసన దేవతాభావము కలిగియుండుటను తద్భావము అని అందురు. ఎవడు ఎటువంటి దేవతాభావము కలిగి ఆ దేవతను గురించి చింతించు స్మరించుచుండునో అట్టి భావమును తద్భావభక్తి అందురు. అందుచేత ఆ తద్భావభక్తి కారణముగా అటువంటి ఫలమునే పొందును. యద్భావం తద్భవతేహ అనగా ఎటువంటి భావము స్థిరపడియుండునో అటువంటి ఫలమే కలుగును. అట్లేలైనా ఈ విధముగా ప్రస్తుత దేహవియోగకాలమందు స్థిరపడియున్న భావమే తదుపరి దేహప్రాప్తికి కారణమగుచున్నది. 8.7 తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యస్య సంశయ. అనగా అందువలన నీవు ప్రతిక్షణము నన్నే స్మరించుచుండుము. మరియు శాస్త్రము ఆజ్ఞాపించినట్లుగా స్వధర్మరూపమైన యుద్ధం కూడా చేయుము. ఈ విధముగా వాసుదేవనమధారి అయిన నాయందు ఎవడు తన మనోబుద్ధులను అర్పించునో నీవు కూడా ఆ విధముగానే నీ మనోబుద్ధులను నాకు అర్పించినవాడవై నన్నే అనగా నా యొక్క తత్వమునే నీవు ఆరాధించిన నా రూపమును పొందుదువు. ఇందు ఇసుమంతయు సందియము లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 181 మరియు 8.8 అభ్యాసయోగ్యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనగా ఓ పార్థ, అభ్యాసముచే యోగయుక్తమైన మరియు అనన్యగామి అనగా ఇతరమును గురించి చింతించనటువంటి చిత్తము ద్వారా అనగా చిత్తమును సమర్పించుటకు ఆశ్రయభూతమైన పరమాత్మ స్వరూపుడనైన ఒక్క నాయందే విజాతీయమైన అనగా నాకంటే భిన్నముగా లేనటువంటి హితమైనటువంటి సమప్రతీతి యొక్క ఆవృత్తినే అభ్యాసమందురు. అటువంటి అభ్యాసమునే యోగమందురు. అటువంటి అభ్యాసరూపమైన యోగముతో కూడియున్న ఆ ఒక్క ఆధారవస్తువునందే లగ్నమయ్యున్న మనస్సును విషయాంతరములేయందు యున్న మనస్సును పోనివ్వకుండా నాయందే నిలిపి ఉంచినట్టి యోగి యొక్క చిత్తము ద్వారా శాస్త్రమును మరియు గురుదేవులు ఉపదేశానుసారముగా ధ్యానించుచూ ఉన్న యోగి పరమ నిరతిశయమైన దివ్య పురుషుని అనగా ఆకాశమంతయు నిండి సూర్యమండలము నందు వెలుగుచున్న పరమ పురుషుని పొందెదవు పొందును. ఎటువంటి లక్షణములు కలిగియున్న పరమ పురుషుని యోగి అయిన వాడు పొందును అన్నచో చెప్పుచున్నారు. 8.9 కవిం పురాణమనుశాసితారమణౌరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింద్య రూపామాదిత్య వర్ణం తమసః పరస్తాత్. ఆన్ అనగా ఏ పురుషుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగినవాడైయుండునో సర్వజుడైయుండునో పురాతనుడు అనగా ఆదియను నదిలేనివాడు సమస్త ప్రపంచమును శాసించువాడు మరియు అణువు కంటే గూడా అనగా సూక్ష్మము కంటే గూడా సూక్ష్మతరమైన పరమాత్ముని యొక్క గుణములు గలవాడు అనగా సంపూర్ణమైన కర్మఫలములను విధించు సామర్థ్యము గలవాడు అనగా అతి విచిత్రముగా విభజించి సర్వవిధ ప్రాణులకు ఆయా ప్రాణులచే చేయబడిన కర్మల యొక్క ఫలములను వారికే చెందినట్లుగా చేయువాడు మరియు అచింత్య స్వరూపుడు అనగా ఆయన స్వరూపమిట్లుండునని ఊహించుటకు గూఢ సాధ్యపడని రూపముగలవాడై అనగా ఆయన యొక్క రూపము ప్రత్యక్షముగా ఉండి సర్వమునందు వ్యాపించి యున్నప్పటికీ ఎవని చేతను ఇట్లున్నదని చెప్పుటకు అలవిగానటువంటిదైయున్నది. మరియు సూర్యుని వంటి వణము గలవాడు అనగా సూర్యుని వలె నిత్యమై చైతన్యవంతమై ప్రకాశముగల వర్ణము గలవాడై ఉన్నాడు. మరియు అజ్ఞానరూపమైన అంధకారమునకు పూర్తిగా భిన్నత్వము గలవాడైయున్నాడు. అటువంటి వానిని యోగి అయిన పురుషుడు సర్వవేళలయందును స్మరించుచుండును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 182. ఆ విధమగు యోగి ఆ పరమపురుషుని స్మరించుచు ఆ పరమపురుషునే ఈ స్థూల దేహవియోగానంతరము పొందును. ఈ విధముగా పూర్వశ్లోకముతో ఈ శ్లోకము సంబంధమును కలిగియున్నది. మరియు